తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. చేరుకోదా తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. చేరుకోదా తరలి రాధ తనే వసంతం.